అథ చతుర్థకాండే పంచమ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. నమస్తే తే నమో నమస్తే రుద్ర రుద్ర తే నమో నమస్తే రుద్ర రుద్ర రుద్ర తే రుద్ర మంజవే మంజవే రుద్ర తే రుద్ర మంజవే రుద్ర మంజవే మంజవే రుద్ర రుద్ర మంజవ ఉతో ఉతో మంజవే రుద్ర రుద్ర మంజవ ఉతో మంజవ ఉతో ఉతో మంజవే మంజవ ఉతో తేత ఉతో మంజవే మంజవ ఉతో తే ఉతో తేత ఉతో ఉతో తైషవ ఇషవేత ఉతో ఉతో ఇషవేతే తైషవే నమో నమ ఇషవేతే తైషవే నమ ఇషవే నమో నమ ఇషవే నమ నమే నమో నమస్తే అస్వస్తు నమో నమస్తే అస్తు అస్వస్తు అస్తు ధన్వనే ధన్వనే అస్తు అస్తు ధన్వనే ధన్వనే ధన్వనే అస్వస్తు ధన్వనే బాహుభ్యాహుభ్యాన్వనే అస్వస్తు ధన్వనే బాహుభ్యాన్వనే బాహుభ్యాం బాహుభ్యాం ధన్వనే ధన్వనే బాహుభ్యాముతోత బాహుభ్యాం ధన్వనే ధన్వనే బాహుభ్యాముత బాహుభ్యాముతోత బాహుభ్యాం బాహుభ్యాముతదే తమత బాహుభ్యాం బాహుభ్యాముతదే బాహుభ్యామితి బాహుభ్యాముతే తమతోత తే నమో నమస్త ఉతోత తే నమః తే నమో నమస్తే తే నమః శృంగిరిషంత హస్తే హస్తే గిరిషంతే సుమిషం గిరిష గిరిషంతహస్తే హస్తే గిరిషంత గిరిషంత హస్తే విభర్షి విభర్షి హస్తే గిరిషంత గిరిషంత హస్తే విభర్షి శంతేతి గిరిషంతే విభర్షి విభర్షి హస్తే హస్తే విభర్ష్యస్తవే అస్తవే విభర్షి హస్తే హస్తే విభర్ష్యస్తవే విభర్ష్యస్తవే అస్తవే విభర్షి విభర్ష్యస్తవే అస్తవైత్యస్తవే శివాంగిరిత్ర గిరిత్ర శివాగో శివాంగిరిత్ర తాంతాంగిరిత్ర శివాగో శివాంగిరిత్ర తాంతాంగిరిత్ర గిరిత్ర తాంకురు గురుతాంగిరిత్ర గిరిత్ర తాంకురు గిరిత్రేతి గిరి తాంకురు గురుతాంతాంకురు మామా గురుతాంతాంకురు మామా కురు గురు మాహి గుంశేరహి గుంశేర్మా కురు గురు మాహి గుంశేరహి గుంశేర్మా మాహి గుంశే పురుషం పురుష గుంహి గుంశేర్మా మాహి గుంశే పురుషం హిగుంశే పురుషం పురుష గుంహి గుంశేరహి గుంశే పురుషం జగత్ జగత్ పురుష గుంహి గుంశేరహి గుంశే పురుషం జగత్ పురుషం జగత్ జగత్ పురుషం పురుషం జగత్ జగతి జగత్ శివేన వచసా వచసా శివేన శివేన వచసా వచసా శివేన శివేన వచసా వచసా వచసా గిరిష గిరిషత్వా వచసా వచసా గిరిశ గిరిషత్వా గిరిషాక్ష గిరిషత్వా గిరిషాక్షిషాక్ష గిరిష గిరిషాక్షా వదామసి వదామస్యక్ష గిరిష గిరిషాక్షా వదామసి వదామసి వదామస్యక్షాక్షా వదామసి వదామసీతి వదామసి సర్వగుం సర్వన్నో నర్వమిదిత్ సర్వన్నో నర్వమిత్ సర్వగుం సర్వమిజ్జగజ్జగదిత్ సర్వగుం సర్వమిజ్జగత్ జగజ్జగదిది జగద యక్ష్మమ యక్ష్మం జగదిది జగద యక్ష్మం జగద యక్ష్మమ యక్ష్మం జగజ్జగద యక్ష్మగుం సుమనా సుమనా అయక్ష్మం జగజ్జగద యక్ష్మగుం సుమనా యక్ష్మగుం సుమనా సుమనా అయక్ష్మమ యక్ష్మగుం సుమనా అసదసత్ సుమనా అయక్ష్మమ యక్ష్మగుం సుమనా అసత్ సుమనా అసదసత్ సుమనా సుమనా అసత్ సుమనా ఏతే సోమనా ఆదిత్యసద్ అధ్యవోచదవోచదధివక్తాధివక్తావోచదధివక్తావోచదధివక్తావోచదధివక్త ప్రథమ ప్రథమో అధివక్త వోచదవోచదధివక్త ప్రథమ అధివక్త ప్రథమ ప్రథమో అధివక్తాధివక్త ప్రథమో దైవ్యోదైర్య ప్రథమో అధివక్తాధివక్త ప్రథమో దైవ్యాధివక్తమోదైవ్యోదైవ్య ప్రథమ ప్రథమో దైవ్యోభిషగ్భిషగ్దైవ్య ప్రథమ ప్రథమో దైవ్యోభిషగ్ దైవ్యోభిషగ్భిషగ్దైవ్యోదైవ్యోభిషగ్ భిషగేతేభిషగ్ సర్వాస్తర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర్వాశ్చ సర్వాజంభయం జంభయం సర మంగళస్సు మంగళస్సు మంగళ బభ్రస్సు మంగళ మంగళ ఏదేశో మంగళ చైమామిమాంచైమాగో రుద్ర రుద్ర ఇమాంచైమాగో రుద్ర రుద్ర రుద్ర ఇమామిమాగో రుద్ర అభితో అభితో రుద్ర ఇమామిమాగో రుద్ర అభితః రుద్ర అభితో అభితో రుద్ర రుద్ర అభితో దిక్షు దిక్ష్మభితో రుద్ర రుద్ర అభితో దిక్షు అభితో దిక్షు దిక్ష్మభితో అభితో దిక్షు శ్రుత శ్రుత దిక్ష్మభితో అభితో దిక్షు శ్రుత శ్రుత దిక్షు దిక్షు శ్రుత సహస్రశ సహస్రశ శ్రుత దిక్షు దిక్షు శ్రుత సహస్రశ సహస్రశ సహస్రశ శ్రుత శ్రుత సహస్రశో వామ సహస్రశ శ్రుత శ్రుత సహస్రశో వామ సహస్రశ సహస్రశో వైషామే శామవ సహస్రశో హేడ ఈమ ఈమ హే హేడ ఏషా మే శాగు హేడ ఈమ వసత్పతి నీలగ్రీవో నీలగ్రీవో వసత్పతి యోజో వసత్పతి నీలగ్రీవసత్పతి నీలగ్రీవో నీలగ్రీవో వసత్పత్య వసత్పతి నీలగ్రీవో విలోహితో విలోహితో నీలగ్రీవో వసత్పత్య వసత్పతి నీలగ్రీవో విలోహిత వసత్పతి నీలగ్రీవో విలోహితో విలోహితో నీలగ్రీవో నీలగ్రీవో విలోహిత నీలగ్రీవ నీలగ్రీవోహిత ఇది నమతో దైనం గోపా గోపా ఏనముతో దైనం గోపా గోపా గోపా ఏనమేనం గోపా అదృశన్ అదృశన్ గోపా ఏనమేనం గోపా అదృశన్ గోపా అదృశన్ అదృశన్ గోపా గోపా అదృశన్ అదృశన్ అదృశన్ అదృశన్ గోపా గోపా అదృశన్ అదృశన్ గోపా ఇది గోపాదృశన్ అదృశన్ అదృశన్ అదృశన్ అదృశన్ అదృశన్ ఉదహార్య ఉదహార్యో అదృశన్ అదృశన్ అదృశన్ అదృశన్ ఉదహార్య అదృశన్ ఉదహార్య ఉదహార్యో అదృశన్ అదృశన్ ఉదహార్యహార్య నిత్యుదహార్య ఏనమేనముతో తైనం విశ్వా విశ్వైనముతో తైనం విశ్వానం విశ్వా విశ్వైనమేనం విశ్వా భూతాని భూతాని విశ్వైనమేనం విశ్వా భూతాని విశ్వా భూతాని భూతాని విశ్వా విశ్వా భూతాని సత భూతాని విశ్వా విశ్వా భూతాని భూతాని సత భూతాని భూతాని సదృష్టో దృష్టస్ భూతాని భూతాని సదృష్టో దృష్టస్ సదృష్టో మృడయాతి మృడయాతి దృష్టస్ సదృష్టో మృడయాతి మృడయాతి మృడయాతి దృష్టో దృష్టో మృడయాతి నో నో మృడయాతి దృష్టో దృష్టో మృడయాతి మృడయాతి నో నో మృడయాతి మృడయాతి నహితి నహ అస్వస్థ నమో నమో అస్తు నీలగ్రీవాయ నీలగ్రీవాయాస్తు నమో నమో అస్తు నీలగ్రీవాయ నీలగ్రీవాయ స్వస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయ స్వస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ సహస్రాక్షాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీదృషే మీదృషే సహస్రాక్షాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీదృషే నీలగ్రీవాయ నీల గ్రీవాయ సహస్రాక్షాయ మేఢుషే మేఢుషే సహస్రాక్షాయ సహస్రాక్షాయ మేఢుషే సహస్రాక్షాయేతి సహస్ర అక్షాయ మేఢుష ఇది మేఢుషే ేభ్యోహమహందేభ్యోకరమకరం దేభ్యోకరం నమో నమో నమోకరన్నేభ్యస్తేభ్యోకరన్నమోకరన్నమో నమోకరమకరన్నమంచ ప్రమంచ ధన్వనో ధన్వనో ముంచ ప్రమంచ ధన్వన ధన్వనో ధన్వనో ముంచ ధన్వనస్వన్ ధన్వనో ముంచ ధన్వనస్వం ధన్వనస్వం త్వం ధన్వనో ధన్వనస్వముభయోరుభయోస్త్వం ధన్వనో ధన్వనస్వముభయోరుభయోస్త్వం మేఢుష్టమేఢుష్టమహస్తే బభూవ బభూవ హస్తే మేఢుష్టమేఢుష్టమేఢుష్టమహస్తే బభూవ బభూవ బభూవ హస్తే బభూవతే బభూవతే బభూవతే బభూవ బభూవ బభూవ తే ధనుర్ధనుస్ బభూవ బభూవ తే ధనుర్ధనుస్తే ధనుర్ధనోస్మానస్మాంతయాతు యాస్మాన్ విశ్వతో విశ్వతో అస్మాంతయాతు యాస్మాన్ విశ్వత అస్మాన్ విశ్వతో విశ్వతో అస్మానస్మాన్ విశ్వతస్త్వంతం విశ్వతో అస్మానస్మాన్ విశ్వతస్త్వం విశ్వతస్త్వంతం విశ్వత విశ్వతస్త్వమ యక్ష్మయా యక్ష్మయాత్వం విశ్వతో విశ్వతస్త్వమ యక్ష్మయా యక్ష్మయా యక్ష్మయాత్వం మమ యక్ష్మయా పరివర్య యక్ష్మయాత్వం మమ యక్ష్మయా పరి యక్ష్మయా పరివర్య యక్ష్మయా యక్ష్మయా పరిభ్రుజ భుజ పర్య యక్ష్మయా యక్ష్మయా పరిభ్రుజ పరిభ్రుజ భుజ పరిపరి భుజ భుజేతి భుజ నమస్తే తే నమో నమస్తే అస్వస్సు తే నమో నమస్తే అస్సు అస్వస్సు అస్త్రాయుధాయాయుధాయాస్తు అస్త్రాయుధాయా అస్వాయుధాయాయుధాయా స్వస్వాయుధాయా నాతతాయా నాతతాయాయుధాయా స్వస్వాయుధాయా నాతతాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయుధాయాయ ధృష్ణవే ధృష్ణవే నాతదాయ ధృష్ణవే నాతదాయ ధృష్ణవే ధృష్ణవే భాభ్యాముతోతో భాభ్యాముభాభ్యాముదతేత ఉతో భాభ్యాముభాభ్యాముదతే ఉదతేత ఉదోదతే నమో నమస్త ఉదోదతే నమః నమో నమస్తే తే నమో బాహుభ్యాం బాహుభ్యాం నమస్తే తే నమో బాహుభ్యాం నమో బాహుభ్యాం బాహుభ్యాం నమో నమో బాహుభ్యాం తవ తమ బాహుభ్యాం నమో నమో బాహుభ్యాం తవ బాహుభ్యాం తవ తమ బాహుభ్యాం బాహుభ్యాం తవ ధన్వనే ధన్వనే తవ బాహుభ్యాం బాహుభ్యాం తవ ధన్వనే బాహుభ్యామితి బాహుభ్యా ధన్వనే ధన్వనే తవ తవ ధన్వనే ధన్వన ఇది ధన్వనే పరివేతే పరిపరితే ధన్వనో ధన్వనస్తే పరిపరితే ధన్వన హే ధన్వనో ధన్వనస్తే తే ధన్వనో హేతురు హేతర్ధన్వనస్తే తే ధన్వనో హేతి ధన్వనో హేతురు హేతిర్ధన్వనో ధన్వనో హేతిరస్మానస్మాన్ హేతిర్ధన్వనో ధన్వనో హేతిరస్మాన్ హేతిరస్మానస్మాన్ హేతురు హేతిరస్మాన్ వృణక్తు వృణక్వస్మాన్ హేతురు హేతిరస్మాన్ వృణక్తు వృణక్తు వృణక్వస్మానస్మాన్ వృణక్తు విశ్వతో విశ్వతో వృణక్వస్మానస్మాన్ వృణక్తు విశ్వతో వృణక్తు విశ్వతో విశ్వతో వృణక్తు వృణక్తు విశ్వత ఇది విశ్వత యోయోథో అథో యషుధిషుధిర్యోథో అథో యషుధి యషుధిషుధిర్యో యషుధిస్తవతవే సుధిర్యో యషుధిస్తవ సుధిస్తవతవే సుధిషుధిస్తవార ఆరేతవే సుధిషుధిస్తవారే శుధిరితేషుధి వార ఆరేతపతవారే అస్మదస్మదారేతపతవారే అస్మత్ ఆరే అస్మదస్మదార ఆరే అస్మన్నిన్యస్మదార ఆరే అస్మన్ని పశూనాం పశూనాగోహరికేశేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే పతయే పశూనాగోహరికేశేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే పతయే పశూనాం పశూనాం పతయే నమో నమః స్పతయే పతయే నమః నమో నమః స్పతయే పతయే నమః నమో నమః. తస్పింజరాయ సస్పింజరాయ నమో నమస్తస్పింజరాయ త్రిషీమతే త్రిషీమతే తస్పింజరాయ నమో నమస్తస్పింజరాయ త్రిషీమతే త్రిషీమతే త్రిషీమతే త్రిషీమతే తస్పింజరాయ సస్పింజరాయ త్రిషీమతే పథేనాం పథేనాం త్రిషీమతే తస్పింజరాయ సస్పింజరాయ త్రిషీమతే పథేనాం త్రిషీమతే పథేనాం పథేనాం త్రిషీమతే త్రిషీమతే పథేనాం పతయే పతయే పథేనాం త్రిషీమతే త్రిషీమతే పథేనాం పతయే బభ్రుషాయ బభ్రుషాయ నమో నమో బభ్రుషాయ విద్యాధినే విద్యాధినే బభ్రుషాయ నమో నమో బభ్రుషాయ విద్యాధినే బభ్రుషాయ విద్యాధినే విద్యాధినే బభ్రుషాయ బభ్రుషాయ విద్యాధినేన్నానామన్నానాం విద్యాధినే బభ్రుషాయ హరికేశాయ నమో నమో హరికేశాయ ఉపవీతన ఉపవీతనే హరికేశాయ నమో నమో హరికేశాయ ఉపవీతనే హరికేశాయోపవీతిన ఉపవీతనే హరికేశాయ హరికేశాయోపవీతినే పుష్టానాం పుష్టానాముపవీతినే హరికేశాయ హరికేశాయోపవీతినే పుష్టానా హరికేశాయేతి హరి కేశాయ ఉపవీతినే పుష్టానాం పుష్టానాముపవీతిన ఉపవీతనే పుష్టానాం పదయే పదయే పుష్టానాముపవీతిన ఉపవీతనే పుష్టానాం పదయే పదజే పుష్టానాం పుష్టానాం పదజే నమో నమస్పదజే పుష్టానాం పుష్టానాం పదజే నమః నమో నమస్పదజే పదజే నమః నమో నమః భవస్య భవస్య నమో నమః భవస్య హేత్యై హేత్యై హేత్యై భవస్య భవస్య హేత్యై జగతాం జగతాగో హేత్యై భవస్య భవస్య హేత్యై జగతాం హేత్యై జగతాం జగతాగుం హేత్యై హేత్యై జగతాం పతయే పతయే జగతాగుం హేత్యై హేత్యై జగతాం పతయే జగతాం పతయే పతయే జగతాం జగతాం పతయే నమో నమస్పతయే జగతాం జగతాం పతయే నమః పతయే నమో నమస్పతయే పతయే నమో నమః రుద్రాయ రుద్రాయ నమో నమో రుద్రాయ తథా విన ఆతథా వినే రుద్రాయ నమో నమో రుద్రాయ తథా వినే రుద్రాయ తథా విన ఆతథా వినే రుద్రాయ రుద్రాయ దావినే క్షేత్రాణాం క్షేత్రాణమాదావినే రుద్రాయ రుద్రాయ దావినే క్షేత్రాణాదావినే క్షేత్రాణాం క్షేత్రాణమాదావిన ఆదావినే క్షేత్రాణాం పతయే పతయే క్షేత్రాణమాదావిన ఆదావినే క్షేత్రాణాం పతయే ఆదావిన ఇత్యా తదావినే క్షేత్రాణాం పతయే పతయే క్షేత్రాణాం క్షేత్రాణాం పతయే నమో నమస్పతయే క్షేత్రాణాం క్షేత్రాణాం పదజే నమః సోతాయ సోతాయ నమో నమః సోతాయాహంత్యాయాహంత్యాయ సోతాయ నమో నమః సోతాయాహంత్యాయ సోతాయాహంత్యాయాహంత్యాయ సోతాయ సోతాయాహంత్యాయ వనానాం వనానామహంత్యాయ సోతాయ సోతాయాహంత్యాయ వనానాహంత్యాయ వనానాం వనానామహంత్యాయాహంత్యాయ వనానాం పదజే పదజే వనానామహంత్యాయాహంత్యాయ వనానాం పద పతజే నమో నమస్పతజే పతజే నమః నమో రోహితాయ రోహితాయ నమో నమో రోహితాయ స్థపతజే స్థపతజే రోహితాయ నమో నమో రోహితాయ స్థపతజే రోహితాయ స్థపతజే స్థపతజే రోహితాయ రోహితాయ స్థపతజే వృక్షాణాం వృక్షాణాగి స్థపతజే రోహితాయ రోహితాయ స్థపతజే వృక్షాణాం వృక్షాణాం వృక్షాణాగుస్థపదయే స్థపదయే వృక్షాణాం పదయే పదయే వృక్షాణాగుస్థపదయే స్థపదయే వృక్షాణాం పదయే వృక్షాణాం పదయే పదయే వృక్షాణాం వృక్షాణాం పదయే నమో నమస్పదయే వృక్షాణాం వృక్షాణాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమః నమః మంత్రిణే మంత్రిణే నమో నమో మంత్రిణే వాణిజాయ వాణిజాయ మంత్రిణే నమో నమో మంత్రిణే వాణిజాయ మంత్రిణే వాణిజాయ వాణిజాయ వాణిజాయ మంత్రిణే మంత్రిణే వాణిజాయ కక్షాణాం కక్షాణాం వాణిజాయ మంత్రిణే మంత్రిణే వాణిజాయ కక్షాణాయ కక్షాణాం కక్షాణాం వాణిజాయ వాణిజాయ కక్షాణాం పదయే పదయే కక్షాణాం వాణిజాయ వాణిజాయ కక్షాణాం పదయే కక్షాణాం పదయే పదయే కక్షాణాం కక్షాణాం పదయే నమో నమస్పదయే కక్షాణాం కక్షాణాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమః నమో నమః భువంతజే భువంతజే నమో నమో భువంతజే వారివస్కృతాయ వారివస్కృతాయ భువంతజే నమో నమో భువంతజే వారివస్కృతాయ భువంతజే వారివస్కృతాయ వారివస్కృతాయ భువంతజే భువంతజే వారివస్కృతాయ ఔషధీనామోషధీనాం వారివస్కృతాయ భువంతజే భువంతజే వారివస్కృతాయ ఔషధీనా వారివస్కృతాయ ఔషధీనామోషధీనాం వారివస్కృతాయ వారివస్కృతాయ ఔషధీనాం పదజే పదజ ఔషధీనాం వారివస్కృతాయ వారివస్కృతాయ ఔషధీనాం పదజే వారివస్కృతాయేతి వారివ కృతాయ ఔషధీనాం పదజే పదజ ఔషధీనామోషధీనాం పదజే నమో నమస్పదజ ఔషధీనామోషధీనాం పదజే నమః నమో నమః ఉచ్చైర్ఘోషాయ నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయత ఆక్రందయత ఉచ్చైర్ఘోషాయ నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతేర్ఘోషాయ క్రందయత ఆక్రందయత ఉచ్చైర్ఘోషాయోచ్చైర్ఘోషాయ క్రందయతే పత్నీనాం పత్నీనామాక్రందయత ఉచ్చైర్ఘోషాయోచ్చైర్ఘోషాయ క్రందయతే పత్నీనాయిర్ఘోషాయేత్యుచ్చై ఘోషాయక్రందయతే పత్నీనాం పత్నీనామాక్రందయత ఆక్రందయతే పత్నీనాం పదయే పదయే పత్నీనామాక్రందయత ఆక్రందయతే పత్నీనాం పదయే క్రందయత ఇత్యాక్రందయతేనాం పదయే పదయే పత్నీనాం పత్నీనాం పదయే నమో నమస్పదయే పత్నీనాం పత్నీనాం పదయే నమః నమో నమః కృష్ణవేదాయ కృష్ణవేదాయ నమో నమః కృష్ణవేదాయ ధావతే ధావతే కృష్ణవేదాయ నమో నమః కృష్ణవేదాయ ధావతే కృష్ణవేదాయ ధావతే ధావతే కృష్ణవేదాయ కృష్ణవేదాయ ధావతే సత్వనాగం సత్వనాం ధావతే కృష్ణవేదాయ కృష్ణవేదాయ ధావతే సత్వనాం వేదాయేతి కృష్ణవేదాయ ధావతే సత్వనాగం సత్వనాం ధావతే ధావతే సత్వనాం పదయే పదయే సత్వనాం ధావతే ధావతే సత్వనాం పదయే నమో నమస్పదయే పదయే నమః పదయే నమః సహమానాయ సహమానాయ నమో నమః సహమానాయ నివ్యాధినే నివ్యాధినే సహమానాయ నమో నమః సహమానాయ నివ్యాధినే సహమానాయ నివ్యాధినే నివ్యాధినే సహమానాయ సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనామావ్యాధినీనాన్నివ్యాధినే సహమానాయ సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనా ఆవ్యాధినీనామావ్యాధినీనాన్నివ్యాధినే నివ్యాధిన ఆవ్యాధినీనాం పదయే పదయ ఆవ్యాధినీనాన్నివ్యాధినే నివ్యాధిన ఆవ్యాధినీనాం పదయే వ్యాధిన ఇతి వ్యాధినే ఆవ్యాధినీనాం పదయే పదయ ఆవ్యాధినీనామావ్యాధినీనాం పదయే నమో నమస్పదయ ఆవ్యాధినీనామావ్యాధినీనాం పదయే నమః వ్యాధినీనామిత్యాధినీనామదయే నమో నమస్పదయే పదయే నమః నమో నమః కగుభాజకగుభాయ నమో నమః కగుభాజ నిషంగిణే నిషంగిణే కగుభాయ నమో నమః కగుభాజ నిషంగిణే కగుభాజ నిషంగిణే నిషంగిణే కగుభాజ కగుభాజ నిషంగిణే స్తేనానాగస్తేనానాన్నిషంగిణే కగుభాజ కగుభాజ నిషంగిణే స్తేనానాషంగిణే స్తేనానాగస్తేనానాన్నిషంగిణే నిషంగిణే స్తేనానాం పదయే పదయే స్తేనానాన్నిషంగిణే నిషంగిణే స్తేనానాం పదయే సంగిణ ఇతి సంగిణే స్తేనానాం పదయే పదయే స్తేనానాగస్తేనానాం పదయే నమో నమస్పదయే స్తేనానాగస్తేనానాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమః నమో నమః నమో నిషంగిణే నిషంగిణే నమో నమో నిషంగిణ ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగి నిషంగిణే నమో నమో నిషంగిణ ఇషు ధిమతే నిషంగిణ ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగిణే నిషంగిణ ఇషు ధిమతే తస్కరాణాం తస్కరాణామిషు ధిమతే నిషంగిణే నిషంగిణ ఇషు ధిమతే తస్కరాణాంగిణ ఇది నిసంగిణే ధిమతే తస్కరాణాం తస్కరాణామిషు ధిమత ఇషు ధిమతే తస్కరాణాం పదయే పదయే తస్కరాణామిషు ధిమత ఇషు ధిమతే తస్కరాణాం పదయే ధిమత ఇది శుధి మతే తస్కరాణాం పదయే పదయే తస్కరాణాం తస్కరాణాం పదయే నమో నమస్పదయే తస్కరాణాం తస్కరాణాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమో నమః వంచతే వంచతే నమో నమో వంచతే పరివంచతే పరివంచతే వంచతే నమో నమో వంచతే పరివంచతే పరివంచతే పరివంచతే వంచతే వంచతే పరివంచతే స్థాయూనా గుస్తాయూనాం పరివంచతే వంచతే వంచతే పరివంచతే స్థాయూనా స్థాయూనా గుస్తాయూనాం పరివంచతే పరివంచతే స్థాయూనాం పతయే పతయే స్థాయూనాం పరివంచతే పరివంచతే స్థాయూనాం పతయే పరివంచత ఇతి పరివంచతే స్థాయూనాం పతయే పతయే స్థాయూనా గుస్తాయూనాం పతయే నమో నమస్పతయే స్థాయూనా గుస్తాయూనాం పతయే నమః పతయే నమో నమస్పతయే పతయే నమః నమో నమః నమో నిచేరవే నిచేరవే నమో నమో నిచేరవే పరిచరాజ పరిచరాజ నిచేరవే నమో నమో నిచేరవే పరిచరాజ నిచేరవే పరిచరాజారణ్యానామరణ్యానాం పరిచరాజ నిచేరవే నిచేరవే పరిచరాజారణ్యానా నమో నమస్పతయే పతయే నమః నమో నమః శృకావిభ్యశృకావిభ్యో నమో నమశృకావిభ్యో దిఘాగుంసద్భ్యో దిఘాగుంసద్భ్యశృకావిభ్యో నమో నమశృకావిభ్యో దిఘాగుంసద్భ్యః ఇషమధ్య శ్వేభ్యో శ్వపదిభ్యో శ్వపదిభ్యో శ్వేభ్యో శ్వపదిభ్యశ్చ జాశ్వపదిభ్యో శ్వపదిభ్యశ్చ వోమశ్చ శ్వపదిభ్యో శ్వపదిభ్యశ్చ వహ శ్వపదిభ్యశ్చ జాశ్వపదిభ్యో శ్వపదిభ్యశ్చ వోమశ్చ శ్వపదిభ్యో శ్వపదిభ్యశ్చ వహ ఇశ్వపతిభ్యో నమో నమో వస్త నమో నమో భోగో నమ ఇది నమ వ్యాధినీభ్యో నమో నమ వ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యో వివిధ్యంతీభ్య వ్యాధినీభ్యో నమో నమ వ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యో వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యో వ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యో నమో నమో వస్త నమో నమో నమో నమో నమ ఉగణాభ్యుగణాభ్యో నమో నమ ఉగణాభ్యస్తృగోహతేభ్యుగణాభ్యో నమో నమ ఉగణాభ్యస్తృగోహతేభ్య క్షుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగే రథిభ్యో నమో నమో ఋషిభ్యో రథేభ్యో రథేభ్యో ఋషిభ్యో నమో నమో ఋషిభ్యో రథేభ్యో రథేభ్యో రథేభ్యో రథేభ్యో రథేభ్యో రథేభ్యశ్చదా రథేభ్యో రథిభ్యో రథిభ్యో రథేభ్యశ్చిది రథిభ్యః రథేభ్యశ్చదా రథేభ్యో రథేభ్యశ్చవోశ్చా రథేభ్యో రథేభ్యశ్చవః వశ్చదవో నమో నమో వశ్చదవో నమః నమో నమో వో నమః నమో నమః రథేభ్యో రథేభ్యో నమో నమో రథేభ్యో రథపదిభ్యో రథపదిభ్యో రథేభ్యో నమో నమో రథేభ్యో రథపదిభ్యః రథేభ్యో రథపదిభ్యో రథపదిభ్యో రథేభ్యో రథేభ్యో రథపదిభ్యశ్చ రథపదిభ్యో రథేభ్యో రథేభ్యో రథపదిభ్యశ్చ రథపదిభ్యశ్చ రథపదిభ్యో రథపదిభ్యశ్చ వోమశ్చ రథపదిభ్యో రథపదిభ్యశ్చ వః రథపదిభ్య ఇతి రథపతిభ్యః వశ్చదవో నమో నమో వశ్చదవో నమః నమో నమో వో నమః నమో నమః నమస్తేనాభ్యస్తేనాభ్యో నమో నమస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యో నమో నమస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ శత్రుభ్య క్షత్రుభ్యో నమో నమ శత్రుభ్య సంగ్రహేతృభ్య సంగ్రహేతృభ్య శత్రుభ్యో నమో నమ శత్రుభ్య సంగ్రహేతృభ్య శత్రుభ్య సంగ్రహేతృభ్య సంగ్రహేతృభ్య శత్రుభ్య శత్రుభ్య సంగ్రహేతృభ్యశ్చ సంగ్రహేతృభ్య శత్రుభ్య శత్రుభ్య సంగ్రహేతృభ్యశ్చ క్షత్రుభ్యేతృభ్యశ్చ సంగ్రహేతృభ్య సంగ్రహేతృభ్యశ్చ వోవశ్చ సంగ్రహేతృభ్య సంగ్రహేతృభ్యశ్చ సంగ్రహేతృభ్యది సంగ్రహేతృభ్యవో నమో నమోవశ్చిత వో నమ నమో నమో భో నమ నమో నమస్తక్షభ్యస్తక్షభ్యో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యోరథకారేభ్యస్తక్షభ్యో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యభ్యో రథకారేభ్యో రథకారేభ్యస్తక్షభ్యస్తక్షభ్యో రథకారేభ్యస్తరథకారేభ్యస్తక్షభ్యస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వోమశ్చ రథకారేభ్యో రథకారేభ్యశ్చ రథకారేభ్య ఇది రథకారేభ్య వో నమో నమోవశ్చిత వో నమ నమో నమో భో నమ నమో నమ కులాలేభ్య కులాలేభ్యో నమో నమ కులాలేభ్య కర్మారేభ్య కర్మారేభ్య కులాలేభ్యో నమో నమ కులాలేభ్య కర్మారేభ్య కులాలేభ్య కర్మారేభ్య కర్మారేభ్య కులాలేభ్య కులాలేభ్య కర్మారేభ్యశ్చ కర్మారేభ్య కులాలేభ్య కులాలేభ్య కర్మారేభ్యశ్చ కర్మారేభ్యశ్చ కర్మారేభ్య కర్మారేభ్యశ్చ వోవశ్చ కర్మారేభ్య కర్మారేభ్యశ్చ వోవశ్చిత వో నమో నమోవశ్చిత వో నమ నమో నమో భో నమ నమో నమ పుంజిష్టేభ్య పుంజిష్టేభ్యో నమో నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నిషాదేభ్య పుంజిష్టేభ్యో నమో నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్య పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నిషాదేభ్య పుంజిష్టేభ్య పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చిత నిషాదేభ్య పుంజిష్టేభ్య పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ నిషాదేభ్యశ్చ నిషాదేభ్యో నిషాదేభ్యశ్చ వోవశ్చ నిషాదేభ్యో నిషాదేభ్యశ్చ వోవశ్చిత వో నమో నమోవశ్చిత వో నమ నమో నమో భో నమ నమో నమ ఇషు వృద్ధ ఇషు వృద్ధో నమో నమ ఇషు వృద్ధ్యో ధన్న వృద్ధ్యో ధన్న వృద్ధ ఇష వృద్ధ్యో నమో నమ ఇష వృద్ధ్యో ధన్న వృద్ధ్యో ధన్న వృద్ధ్యో ధన్న వృద్ధ్య ఇషు వృద్ధ్య ఇషు వృద్ధ్యో ధన్న వృద్ధ్యశ్చ ధన్న వృద్ధ్య ఇషు వృద్ధ్య ఇషు వృద్ధ్యో ధన్న వృద్ధ్యశ్చ ఇష వృద్ధ ఇతి సుకృతభ్యవృద్ధ్యశ్చ ధన్న వృద్ధ్యో ధన్న వృద్ధ్యశ్చ వోవశ్చ ధన్న వృద్ధ్యో ధన్న వృద్ధ్యశ్చ వృద్ధ ఇది ధన్న వృద్ధ్యభ్యవశ్చ వచ్చమో నమో వచ్చమో నమో నమో నమో నమో నమో మృగయుభ్యో మృగయుభ్యో నమో నమో మృగయుభ్యశ్వనిభ్యశ్వనిభ్యో మృగయుభ్యో నమో నమో మృగయుభ్యశ్వనిభ్యశ్వనిభ్యో మృగయుభ్యో మృగయుభ్యశ్వనిభ్యశ్చనిభ్యో మృగయుభ్యో మృగయుభ్యశ్వనిభ్యశ్చయోభ్య మృగయోభ్యశ్వనిభ్యశ్వనిభ్యశ్చ వో వస్తుశ్వనిభ్యశ్వనిభ్యశ్చ వాలేభ్య ేభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్యశ్వపదిభ్ నమో నమో విశ్వజ వో నమ నమో నమో వో వో నమ హరి నమ నమో భవాయ భవాయ నమో నమో భవాయ చిత భవాయ నమో నమో భవాయ భవాయ చిత భవాయ భవాయ చ రుద్రాయ రుద్రాయ చ భవాయ భవాయ చ రుద్రాయ రుద్రాయ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమస్ రుద్రాయ రుద్రాయ చ నమః నమో నమస్ ధనమశ్శబ్వాయ సర్వాయ నమస్ ధనమశ్శబ్వాయ శర్వాయ శర్వాయ నమో నమః శర్వాయ చ శర్వాయ నమో నమః శర్వాయ చ సర్వాయ చత సర్వాయ సర్వాయ చ పశుపతయే పశుపతయే చ సర్వాయ సర్వాయ చ పశుపతయే పశుపతయే పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే పశుపతయే చ నమో నమః చ పశుపతయే పశుపతయే చ నమః పశుపతయ ఇతి పశుపతయే నమో నమస్ ధనమో నీలగ్రీవాయ నీలగ్రీవాయ నమస్ ధనమో నీలగ్రీవాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ నమో నమో నీలగ్రీవాయ చ నీలగ్రీవాయ నమో నమో నీలగ్రీవాయ చ నీలగ్రీవాయ చ నీలగ్రీవాయ నీలగ్రీవాయ చ శ్రీగంఠాయ శ్రీగంఠాయ చ నీలగ్రీవాయ నీలగ్రీవాయ చ శ్రీగంఠాయ నీలగ్రీవాయ చ నీలగ్రీవాయ శ్రీగంఠాయ శ్రీగంఠాయ చ శ్రీగంఠాయ చ శ్రీగంఠాయ చ శ్రీగంఠాయ చ శ్రీగంఠాయ చ శ్రీగంఠాయ శ్రీగంఠాయ చ నమో నమస్తు శ్రీగంఠాయ శ్రీగంఠాయ చ నమః శ్రీగంఠాయ శ్రీగంఠాయ నమో నమస్తు నమః కవర్తినే కవర్తినే నమస్తు నమః కవర్తినే నమః కవర్తినే కవర్తినే నమో నమః కవర్తినే చ కవర్తినే నమో నమః కవర్తినే చ కవర్తినే చ కవర్తినే కవర్తినే చ వ్యుక్తకేశాయ వ్యుక్తకేశాయ చ కవర్తినే కవర్తినే జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ చ నమః నమస్త జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ చ నమః జ్యప్తకేశాయ జ్యప్తకేశాయ నమః నమస్త ధనమస్సహస్రాక్షాయ సహస్రాక్షాయ నమస్త ధనమస్సహస్రాక్షాయ సహస్రాక్షాయ సహస్రాక్షాయ నమో నమస్త సహస్రాక్షాయ నమో నమః సహస్రాక్షాయ సహస్రాక్షాయ సహస్రాక్షాయ సహస్రాక్షాయ శతధన్వనే శతధన్వనే సహస్రాక్షాయ సహస్రాక్షాయ శతధన్వనే సహస్రాక్షాయ సహస్రాక్షాయ శతధన్వనే శతధన్వనే చతు శతధన్వనే చతు శతధన్వనే చతు శతధన్వనే చ శతధన్వనే చతు శతధన్వనే శతధన్వనే చ నమో నమః శతధన్వనే శతధన్వనే చ నమః శతధన్వన ఇతి శతధన్వనే నమో నమస్త ధనమో గిరిశాయ గిరిశాయ నమస్త ధనమో గిరిశాయ నమో గిరిశాయ గిరిశాయ నమో నమో గిరిశాయ చ గిరిశాయ నమో నమో గిరిశాయ చ గిరిశాయ చ గిరిశాయ గిరిశాయ శిపివిష్టాయ శిపివిష్టాయ చ గిరిశాయ గిరిశాయ శిపివిష్టాయ శిపివిష్టాయ శిపివిష్టాయ శిపివిష్టాయ శిపివిష్టాయ శిపివిష్టాయ చ శిపివిష్టాయ శిపివిష్టాయ శిపివిష్టాయ చ నమో నమస్ శిపివిష్టాయ శిపివిష్టాయ చ నమః శిపివిష్టాయేతి శిపివిష్టాయ నమో నమస్ ధనమో మేఢుష్టమాయ మేఢుష్టమాయ నమస్ ధనమో మేఢుష్టమాయ నమో మేఢుష్టమాయ మేఢుష్టమాయ నమో నమో మేఢుష్టమాయ చ మేఢుష్టమాయ నమో నమో మేఢుష్టమాయ చ మేఢుష్టమాయ చ మేఢుష్టమాయ మేఢుష్టమాయ దేశమత ఇషమతే చ మేఢుష్టమాయ మేఢుష్టమాయ దేశమతే మేఢుష్టమాయేతి

నమః పూర్వజాయ పూర్వజాయ పూర్వజాయ నమః నమః పూర్వజాయ చ పూర్వజాయ నమః నమః పూర్వజాయ చ పూర్వజాయ చ పూర్వజాయ పూర్వజాయ చాపరజాయ పరజాయ చ పూర్వజాయ పూర్వజాయ చాపరజాయ పూర్వజాయేతి పూర్వజాయ పరజాయ పరజాయ చ చాపరజాయ చ చాపరజాయ చ చాపరజాయ చ పరజాయ చ చాపరజాయ పరజాయ చ నమః నమః చాపరజాయ పరజాయ చ నమః పరజాయేత్యపరజాయ నమో నమః నమో మధ్యమాయ మధ్యమాయ నమః నమో మధ్యమాయ నమో మధ్యమాయ మధ్యమాయ నమో నమో మధ్యమాయ చ మధ్యమాయ నమో నమో మధ్యమాయ చ మధ్యమాయ చ మధ్యమాయ మధ్యమాయ చాపగల్భాయ పగల్భాయ చ మధ్యమాయ మధ్యమాయ చాపగల్భాయ పగల్భాయ పగల్భాయ చ చాపగల్భాయ చ చాపగల్భాయ చ చాపగల్భాయ చ పగల్భాయ చ చాపగల్భాయ పగల్భాయ చ నమో నమః చాపగల్భాయ పగల్భాయ చ నమః అపగల్భాయేత్యపగల్భాయ నమో నమః నమో జఘన్యాయ జఘన్యాయ నమః నమో జఘన్యాయ నమో జఘన్యాయ జఘన్యాయ నమో నమో జఘన్యాయ చ జఘన్యాయ నమో నమో జఘన్యాయ చ జఘన్యాయ చ జఘన్యాయ జఘన్యాయ చ బుద్ధియాయ బుద్ధియాయ చ జఘన్యాయ జఘన్యాయ చ బుద్ధియాయ బుద్ధియాయ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ బుద్ధియాయ చ నమో నమస్తే బుద్ధియాయ బుద్ధియాయ చ నమః నమో నమస్తే ధనమస్సోభ్యాయ సోభ్యాయ నమస్తే ధనమస్సోభ్యాయ సోభ్యాయ సోభ్యాయ నమో నమస్సోభ్యాయ చ సోభ్యాయ నమో నమస్సోభ్యాయ చ సోభ్యాయ చ సోభ్యాయ సోభ్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ సోభ్యాయ సోభ్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ నమో నమస్ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ నమః ప్రతిసర్యాయేతి ప్రతిసర్యాయ నమో నమస్ ధనమో యామ్యాయ యామ్యాయ నమస్ ధనమో యామ్యాయ యామ్యాయ యామ్యాయ నమో నమో యామ్యాయ చ యామ్యాయ నమో నమో యామ్యాయ చ యామ్యాయ చ యామ్యాయ యామ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ యామ్యాయ యామ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ నమో నమః క్షేమ్యాయ క్షేమ్యాయ చ నమః నమో నమః నమః ఉర్వర్యాయోర్వర్యాయ నమః నమః ఉర్వర్యాయ ఉర్వర్యాయోర్వర్యాయ నమో నమః ఉర్వర్యాయ చ చోర్వర్యాయ నమో నమః ఉర్వర్యాయ చ ఉర్వర్యాయ చ చోర్వర్యాయోర్వర్యాయ చ ఖల్యాయ ఖల్యాయ చోర్వర్యాయోర్వర్యాయ చ ఖల్యాయ ఖల్యాయ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ ఖల్యాయ చ నమో నమః ఖల్యాయ ఖల్యాయ చ నమః చ నమో నమః ధనమః శ్లోక్యాయ శ్లోక్యాయ నమః ధనమః శ్లోక్యాయ శ్లోక్యాయ శ్లోక్యాయ నమో నమః శ్లోక్యాయ శ్లోక్యాయ నమో నమః శ్లోక్యాయ చ శ్లోక్యాయ శ్లోక్యాయ జావధాన్యాయావధాన్యాయ చ శ్లోక్యాయ శ్లోక్యాయ జావధాన్యాయ జావధాన్యాయ చ జావధాన్యాయ జావధాన్యాయ చ నమో నమః జావధాన్యాయ జావధాన్యాయ చ నమః జావధాన్యాయేత్యవధాన్యాయ నమో నమః ధనమో మన్యాయ వన్యాయ నమః ధనమో మన్యాయ వన్యాయ వన్యాయ నమో నమో వన్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ చ వన్యాయ వన్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ చ నమో నమః కక్ష్యాయ కక్ష్యాయ చ నమః నమో నమస్తే ధనమశ్రవాయ శ్రవాయ నమస్తే ధనమశ్రవాయ నమో నమశ్రవాయ తదశ్రవాయ నమో నమశ్రవాయ చ శ్రవాయ శ్రవాయ చ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ శ్రవాయ శ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ శ్రవాయ చ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ చ నమో నమః ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ చ నమః ప్రతిశ్రవాయేతి ప్రతిశ్రవాయ నమో నమస్తు జనమ ఆశుషేణాయ ఆశుషేణాయ నమస్త జనమ ఆశుషేణాయ ఆశుషేణాయ ఆశుషేణాయ నమో నమ ఆశుషేణాయ చాశుషేణాయ నమో నమ ఆశుషేణాయ చాశుషేణాయ చాశుషేణాయ చాశురథాయ అశురథాయ చాశుషేణాయ అశుషేణాయ చాశురథాయ ఆశుషేణాయ చాశు రేణాయ అశురథాయ

ప్యాయ వాప్యాయ

తారాయ నమః. తారాయ నమో నమస్తారాయ తారాయ నమః శంభవే శంభవే నమస్తారాయ తారాయ నమః శంభవే శంభవే శంభవే నమో నమః శంభవే తత శంభవే నమో నమః శంభవే చ శంభవే తత శంభవే శంభవే తమయో భవే మయో భవే తత శంభవే శంభవే తమయో భవే శంభవ ఇతి శం శంకరాయ శంకరాయ నమస్తి జనమ శంకరాయ శంకరాయ శంకరాయ నమో నమ శంకరాయ చత శంకరాయ నమో నమ శంకరాయ శంకరాయ చత శంకరాయ శంకరాయ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమశ్చ చ నమః శివాయ శివాయ నమశ్చ చ నమః శివాయ శివాయ శివాయ నమో నమః శివాయ చత శివాయ నమో నమః శివాయ చ శివాయ చత శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ శివతరాయ చత శివతరాయ చత శివతరాయ చత శివతరాయ చ శివతరాయ చత శివతరాయ శివతరాయ చ నమో నమః శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివతరాయ చ నమో నమః చ నమస్తేర్ధ్యాయ నమః చ నమస్తేర్థ్యాయ తీర్థ్యాయ తీర్థ్యాయ నమో నమస్తేర్థ్యాయ తీర్థ్యాయ నమో నమస్తేర్థ్యాయ తీర్థ్యాయ చతేర్థ్యాయ తీర్థ్యాయ చ కూల్యాయ కూల్యాయ చతేర్థ్యాయ తీర్థ్యాయ చ కూల్యాయ కూల్యాయ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ కూల్యాయ చ నమో నమశ్చ కూల్యాయ కూల్యాయ చ నమః నమో నమస్తి చ నమః పార్యాయ పార్యాయ జనమస్తి చ నమః పార్యాయ పార్యాయ పార్యాయ నమో నమః పార్యాయ చ పార్యాయ నమో నమః పార్యాయ చ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ నమో నమశ్చ పార్యాయ పార్యాయ చ నమః నమో నమశ్చ నమః ప్రతరణాయ ప్రతరణాయ నమశ్చ నమః ప్రతరణాయ ప్రతరణాయ ప్రతరణాయ నమో నమః ప్రతరణాయ చ ప్రతరణాయ నమో నమః ప్రతరణాయ చ ప్రతరణాయ చ ప్రతరణాయ ప్రతరణాయ చోత్తరణాయోత్తరణాయ చ ప్రతరణాయ ప్రతరణాయ చోత్తరణాయ ప్రతరణాయేతి ప్రతరణాయ చోత్తరణాయోత్తరణాయ చోత్తరణాయ చోత్తరణాయ చోత్తరణాయ ఉత్తరణాయ చోత్తరణాయోత్తరణాయ చ నమో నమశ్చోత్తరణాయోత్తరణాయ చ నమః ఉత్తరణాయేత్యుత్తరణాయ నమో నమస్తి చ నమః తార్యాయ తార్యాయ నమస్తి చ నమః తార్యాయ నమః తార్యాయ తార్యాయ నమో నమః తార్యాయ చ తార్యాయ నమో నమః తార్యాయ చ తార్యాయ చ తార్యాయ తార్యాయ చ లాజ్యాయ లాజ్యాయ చ తార్యాయ తార్యాయ చ లాజ్యాయ తార్యాయ లాజ్యాయ లాజ్యాయ చ లాజ్యాయ చ లాజ్యాయ చ లాజ్యాయ చ లాజ్యాయ లాజ్యాయ చ నమో నమః లాజ్యాయ లాజ్యాయ చ నమః లాజ్యాయేత్య లాజ్యాయ నమో నమశ్చ చ నమః శస్యాయ శస్యాయ నమశ్చ చ నమః శస్యాయ శస్యాయ శస్యాయ నమో నమః శస్యాయ చ శస్యాయ నమో నమః శస్యాయ చ శస్యాయ చ శస్యాయ శస్యాయ చ ఫేన్యాయ ఫేన్యాయ చ శస్యాయ శస్యాయ చ ఫేన్యాయ ఫేన్యాయ ఫేన్యాయ చ ఫేన్యాయ చ ఫేన్యాయ చ ఫేన్యాయ చ ఫేన్యాయ చ ఫేన్యాయ ఫేన్యాయ చ నమో నమః ఫేన్యాయ ఫేన్యాయ చ నమః నమో నమస్తి చ నమస్తి గత్యాయ సి గత్యాయ నమస్తి చ నమస్తి గ నమస్తికత్యాయ నమో నమస్తికత్యాయ నమో నమస్తికత్యాయ ప్రవాహ్యాయ ప్రవాహ్యాయ ప్రవాహ్యాయ్యాయ నమో నమ ఇరణ్యాయ చైరణ్యాయ నమో నమ ఇరణ్యాయ చైరణ్యాయ ప్రవక్ష్యాయ ప్రవక్ష్యాయ చైరణ్యాయ ప్రవక్ష్యాయ ప్రవక్ష్యాయ ప్రవక్ష్యాయ నమో నమస్తే రజస్యాయ నమో నమస్తే రజస్యాయ నమః నమస్తే నమః నమశుష్ట్యాయ నమో నమశుష్ట్యాయ దశుష్ట్యాయ నమో నమశుష్ట్యాయ చాద్యాయ దశుష్ట్యాయ దశుష్ట్యాయ హరిత్యాయ హరిత్యాయ దశుష్ట్యాయ దశుష్ట్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ నమో నమశ్చ ధనమో లోప్యాయ లోప్యాయ నమశ్చ ధనమో లోప్యాయ లోప్యాయ లోప్యాయ నమో నమో లోప్యాయ లోప్యాయ నమో నమో లోప్యాయ లోప్యాయ లోప్యాయ లోప్యాయ చోలప్యాయోప్యాయ లోప్యాయ లోప్యాయ చోలప్యాయ లోప్యాయోప్యాయ చోలప్యాయ చోలప్యాయ చోలప్యాయ నమోనమస్తోలప్యాయోప్యాయ నమ ఊర్వ్యాయోర్వ్యాయ నమో నమ ఊర్వ్యాయ చోర్వ్యాయ నమో నమ ఊర్వ్యాయ చోర్వ్యాయ చోర్వ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ నమ నమో నమస్త పర్ణ్యాయ పర్ణ్యాయ నమస్త ధనమ పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ నమో నమ పర్ణ్యాయ పర్ణ్యాయ నమో నమ పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ నమో నమస్త పర్ణ సత్యాయ పర్ణ సత్యాయ నమ శక్యాయేతి పర్ణ సత్యాయ నమో నమస్త ధనమోపగురమాణాయ పగురమాణాయ నమస్త ధనమోపగురమాణాయ పగురమాణాయ పగురమాణాయ నమో నమోపగురమాణాయ చాపగురమాణాయ నమో నమోపగురమాణాయ చాపగురమాణాయ చాపగురమాణాయ పగురమాణాయ దాభిఘ్నతే విఘ్నతే చాపగురమాణాయ పగురమాణాయ దాభిఘ్నతే పగురమాణాయేత్య పగురమాణాయ దాభిఘ్నతే విఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే విఘ్నతే నమో నమశ్చాభిఘ్నతే విఘ్నతే జనమాభిఘ్నత ఇత్యాభిఘ్నతే నమశ్చనమ ఆఖ్యత ఆఖ్యతే నమశ్చనమ ఆఖ్యతే నమ ఆఖ్యత ఆఖ్యతే నమో నమ ఆఖ్యతే చాఖ్యతే నమో నమ ఆఖ్యతే చాఖ్యతే చాఖ్యత ఆఖ్యతే చ ప్రఖ్యతే ప్రఖ్యతే చాఖ్యత ఆఖ్యతే చ ప్రఖ్యతే ఆఖ్యత ఇత్యాఖ్యతే ప్రఖ్యతే చ ప్రఖ్యతే చ ప్రఖ్యతే చ ప్రఖ్యతే ప్రఖ్యతే చ ప్రఖ్యతే ప్రఖ్యతే జనమో నమస్య ప్రఖ్యతే ప్రఖ్యతే జనమ ఖిదత ఇది ప్రఖ్యతే నమో నమస్య ధనమో భో భో నమస్య ధనమో వహ భో భో నమో నమో వక్కిరికేభ్యో భో నమో నమో వక్కిరికేభ్యో భో వక్కిరికేభ్యో దేవానాం దేవానాం కిరికేభ్యో భో వక్కిరికేభ్యో దేవానాం కిరికేభ్యో దేవానాం దేవానాం కిరికేభ్యః కిరికేభ్యో దేవానాకం హృదయేభ్యో హృదయేభ్యో దేవానాం కిరికేభ్యః కిరికేభ్యో దేవానాకం హృదయేభ్యః దేవానాకం హృదయేభ్యో హృదయేభ్యో దేవానాం దేవానాకం హృదయేభ్యో నమో నమో హృదయేభ్యో దేవానాం దేవానాకం హృదయేభ్యో నమః హృదయేభ్యో నమో నమో హృదయేభ్యో హృదయేభ్యో నమః విక్షీణకేభ్యో విక్షీణకేభ్యో నమో హృదయేభ్యో హృదయేభ్యో నమః విక్షేణకేభ్యో విక్షేణకేభ్యో నమో నమో విక్షేణకేభ్యో నమో నమో విక్షేణకేభ్యో నమో నమో విక్షేణకేభ్యో నమః విక్షేణకేభ్యో నమో నమో విక్షేణకేభ్యో విక్షేణకేభ్యో నమో విజన్మత్కేభ్యో విజన్మత్కేభ్యో నమో విక్షేణకేభ్యో విక్షేణకేభ్యో నమో విజన్మత్కేభ్యః విక్షేణకేభ్య ఇతి శేనకేభ్యేభ్యో విజన్మత్కేభ్యో నమో నమ విజన్మత్కేభ్యో నమో నమ విజన్మత్కేభ్యో నమో నమ విజన్మత్కేభ్యో నమ విజన్మత్కేభ్యో నమో నమ విజన్మత్కేభ్యో విజన్మత్కేభ్యో నమ ఆనిరుహతేభ్య ఆనిరుహతేభ్యో నమ విజన్మత్కేభ్యో విజన్మత్కేభ్యో నమ ఆనిరుహతేభ్యన్మత్కేభ్యన్మత్కేభ్య ఆనిరుహతేభ్య ఆనిరుహతేభ్యో నమో నమ ఆనిరుహతేభ్యో నమో నమ ఆనిరుహతేభ్యో నమో నమ ఆనిరుహతేభ్యో నమ ఆనిరుహతేభ్యో నమో నమ ఆనిరుహతేభ్య ఆనిరుహతేభ్యో నమ ఆమీవత్వేభ్య ఆమీవత్వేభ్యో నమ ఆనిరుహతేభ్య ఆనిరుహతేభ్యో నమ ఆమీవత్వేభ్య ఆనిరుహతేభ్య ఇత్యానిహి హతేభ్యమీవత్కేభ్య ఆమీవత్కేభ్యో నమో నమ ఆమీవత్కేభ్య ఆమీవత్కేభ్య ఇత్యామీవత్కేభ్యంధసో అంధసోత్ర పేత్ర పే అంధసస్పదే పదేంధసోత్ర పేత్ర పే అంధసస్పదేస్పదే పదేంధసో అంధసస్పదే దరిద్రదరిద్రత్పదేంధసో అంధసస్పదే దరిద్రదరిద్రదరిద్రత్పదే పదే దరిద్రం నీల లోహిత నీల లోహిత దరిద్రత్పదే పదే దరిద్రం నీల లోహిత దరిద్రం నీల లోహిత నీల లోహిత దరిద్రదరిద్రం నీల లోహిత నీల లోహితే నీల లోహిత ఏషాం పురుషాణాం పురుషాణామేషామేషాం పురుషాణామేషామేషాం పురుషాణామేషామేషాం పురుషాణామేషామేషామేషాం పురుషాణాం పురుషాణామేషాం పశూనాం పశూనామేషాం పురుషాణాం పురుషాణామేషాం పశూనామేషాం పశూనాం పశూనామేషాం మేషాం పశూనాం మామ పశూనామేషామేషాం పశూనాం మామ పశూనాం పశూనాం మాభేర్భేర్మ పశూనాం పశూనాం మాభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభేర్మభే ప్రభరామహే మతిం మతిం భరామ భరామహే ప్రభరామహే మతిం రామహే మతిం మతిం భరామహే భరామహే మతిం మాతే మేతే మాతం నశ్యగుంశన్నో నశ్యమసద సచ్ఛన్నో నశ్యమసత్ సచ్ఛగుంశమసద్విపదే అసద సద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే అసద సద్విపదే చతుష్పదే ద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే విశ్వం విశ్వం చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే విశ్వం ద్విపదే విశ్వం విశ్వం చతుష్పదే చతుష్పదే విశ్వం పుష్టం పుష్టం విశ్వం చతుష్పదే చతుష్పదే విశ్వం పుష్టం చతుష్పద ఇది చతో పదే పుష్టం పుష్టం విశ్వం విశ్వం పుష్టం గ్రామే గ్రామే పుష్టం విశ్వం విశ్వం పుష్టం గ్రామే పుష్టం గ్రామే గ్రామే పుష్టం పుష్టం గ్రామే అస్మిన్ అస్మిన్ గ్రామే పుష్టం పుష్టం గ్రామే అస్మిన్ గ్రామే అస్మిన్ అస్మిన్ గ్రామే గ్రామే అస్మిన్ మనాతురమనాతురమస్మిన్ గ్రామే గ్రామే అస్మిన్ మనాతురం అస్మిన్ మనాతురమనాతురమస్మిన్ అస్మిన్ మనాతురం మృడానో నో మృడ మృడానో రుద్ర రుద్రనో మృడ మృడానో రుద్ర రుద్ర రుద్రనో నో రుద్రోతోక రుద్రనో నో రుద్రోత రుద్రోతోక రుద్ర రుద్రోతనో న ఉత రుద్ర రుద్రోతన ఉదోతనోమయోమయో నోదోతనోమయోమయో నో నోమయస్కృధిమయో నో ప్రియా మానస్తనువ మానస్తనువ స్తనవస్తనవో నానస్తనవో రుద్ర రుద్రతనువో రానస్తనవో రుద్ర తనువో రుద్ర రుద్రతనువస్తనువో రుద్రరీరిషో రీరిషో రుద్రతనువస్తనువో రుద్రరీరిషీరిషో రీరిషో రుద్ర రుద్రరీరిషీరిషీరిషోకే నో మానస్తోకే తోకే నో నస్తోకే తనయే తనయే తోకే నో నస్తోకే తనయే తోకే తనయే తనయే తోకే తనయే మానయే మామా తనయే తనయే మానో నో మా తనయే తనయే మానహో మామాన ఆయుష్యాయుషి నో మామాన ఆయుషి ఆయుష్యాయుషి నో న ఆయుషి మామాయుషి నో న ఆయుషి మాయుషి మామాయుష్యాయుషి మానో నో మాయుష్యాయుషి మానహ మానో నో మామానో గోషు గోషు నో మామానో గోషు గోషు గోషు నో నో గోషు మామా గోషు నో నో గోషు మాషు మామా గోషు గోషు మానో నో మా గోషు గోషు మానహ నో మామా నో అశ్వేష్ నో మామా నో అశ్వేషు నో అశ్వేష్వేషు నో నో అశ్వేషు రీరిషో రీరిషో అశ్వేషు నో నో అశ్వేషు రీరిష అశ్వేషు రీరిషో రీరిషో అశ్వేష్వేషు రీరిషీరిషీరిషీరాన్ మామా వీరాన్ వీరాన్ మానో నో మా వీరాన్ వీరాన్ మాన మానో నో మా మానో రుద్ర రుద్ర నో మా మానో రుద్ర రుద్ర రుద్ర నో నో రుద్ర భావితో భావితో రుద్ర నో నో రుద్ర భామిత భామితో భామితో రుద్ర రుద్ర భామితో వధేర్వధేర్భామితో రుద్ర రుద్ర భామితో వధేర్వధేర్వధేర్భామితో భామితో హవిష్మంతో హవిష్మంతో వధేర్భామితో హవిష్మంతో నమసా నమసా హవిష్మంతో వధేర్వధేర్ హవిష్మంతో నమసా హవిష్మంతో నమసా నమసా హవిష్మంతో హవిష్మంతో నమసా విధేమ విధేమ నమసా హవిష్మంతో హవిష్మంతో నమసా విధేమ నమసా విధేమ విధేమ నమసా నమసా విధేమ తే విధేమ నమసా నమసా విధేమ ఆరాధారాత్తే గోఘ్నే గోఘ్నేత ఆరాధారాత్తే గోఘ్నే గోఘ్నే గోఘ్నేతే తే గోఘ్న ఉదోత గోఘ్నేతే తే గోఘ్న ఉత గోఘ్న ఉదోత గోఘ్నే గోఘ్న ఉత పూర్షఘ్నే పూర్షఘ్న ఉత గోఘ్నే గోఘ్న ఉత పూర్షఘ్నే గోఘ్న ఇది గోఘ్నే పూర్షఘ్న ఉదోత పూర్షఘ్నే క్షయద్వీరాయ క్షయద్వీరాయ పూర్షఘ్న ఉదోత పూర్షఘ్నే క్షయద్వీరాయ పూర్షఘ్నే క్షయద్వీరాయ క్షయద్వీరాయ పూర్షఘ్నే పూర్షఘ్నే క్షయద్వీరాయ సుమ్రగో సుమ్రం క్షయద్వీరాయ పూర్షఘ్నే పూర్షఘ్నే క్షయద్వీరాయ సుమ్రం పూర్షఘ్న ఇది పూరుషాఘ్నే క్షయద్వీరాయ సుమ్రగో సుమ్రం క్షయద్వీరాయ క్షయద్వీరాయ సుమ్రమస్మే అస్మే సుమ్రం క్షయద్వీరాయ క్షయద్వీరాయ సుమ్రమస్మే క్షయద్వీరాజేతి క్షయత్ వీరాయ సుమ్రమస్మే అస్మే సుమ్రగో సుమ్రమస్మే తే తే అస్మే సుమ్రగో సుమ్రమస్మే తే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మే అస్మ మృగం మృగం యువానం మృగన్న మృగన్నన మృగం మృగన్న భీమం భీమన్న మృగం మృగన్న భీమన్న భీమం భీమన్నన భీమముపహత్నముపహత్నం భీమన్నన భీమముపహత్నం భీమముపహత్నముపహత్నం భీమం భీమముపహత్నముగ్రముగ్రముపహత్నం భీమం భీమముపహత్నముగ్రం ఉపహత్నుగ్రముగ్రముపహత్నుపహత్నుగ్రం ఉగ్రమిగ్రం మృడాచరిత్రే చరిత్రే మృడ మృడాచరిత్రే రుద్ర రుద్రచరిత్రే మృడ మృడాచరిత్రే రుద్రచరిత్రే రుద్ర రుద్రచరిత్రే చరిత్రే రుద్రస్తవానస్తవానో రుద్రచరిత్రే చరిత్రే రుద్రస్తవానస్తవానో రుద్ర రుద్రస్తవానో అన్యమన్యగ్గుస్తవానో రుద్ర రుద్రస్తవానో అన్యంస్తవానో అన్యమన్యగ్గుస్తవానస్తవానో అన్యంతే అన్యగ్గుస్తవానస్తవానో అన్యంతే అన్యంతే అన్యమన్యంతే అస్మదస్మత్తే అన్యమన్యంతే అస్మత్ అస్మదస్మత్తే అస్మన్యస్మత్తే అస్మన్ని అస్మన్యస్మదస్మన్నివ పంతు వపందున్యస్మదస్మన్నివ పంతు వపంతు వపంతుని నివపంతు సేనా సేనా వపంతుని సేనా సేనా వపంతు వపంతు సేనా సేనా పరిణో నః పరిపరిణో రుద్రస్య రుద్రస్య నః పరిపరిణో రుద్రస్య రుద్రస్య రుద్రస్య నో నో రుద్రస్య హేతుర్హేతి రుద్రస్య నో నో రుద్రస్య హేతి రుద్రస్య హేతుర్హేతి రుద్రస్య రుద్రస్య హేతుర్ప్రణక్తు ప్రణక్తు హేతి రుద్రస్య రుద్రస్య హేతుర్ప్రణక్తు హేతుర్ప్రణక్తు ప్రణక్తు హేతుర్హేతుర్ప్రణక్తు పరి పరి వృణక్తు హేతుర్హేతుర్ప్రణక్తు పరి వృణక్తు పరి పరి వృణక్తు వృణక్తు పరి ద్వేషస్య ద్వేషస్య పరి వృణక్తు వృణక్తు పరి ద్వేషస్య ద్వేషస్య ద్వేషస్య పరి పరి ద్వేషస్య దుర్మతిర్దుర్మతి ద్వేషస్య పరి పరి ద్వేషస్య దుర్మతి ద్వేషస్య దుర్మతిర్దుర్మతి ద్వేషస్య ద్వేషస్య దుర్మతిరఘాయోరఘాయోర్దుర్మతి ద్వేషస్య ద్వేషస్య దుర్మతిరఘాయోర్మతిరఘాయోరఘాయోర్దుర్మతిర్దుర్మతిరఘాయో మతేరిత్యఘాయోస్థిరాస్థిరావస్థిరా మఘవద్భ్యో మఘవద్భ్య స్థిరావస్థిరా మఘవద్భ్య మఘవద్భ్యో మఘవద్భ్య స్థిరాస్థిరా మఘవద్భ్యస్తనుష్వతనుష్ మఘవద్భ్య స్థిరాస్థిరా మఘవద్భ్యస్తనుష్ మఘవద్భ్యస్తనుష్వతనుష్ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్ మేధ్వో మేధ్వస్తనుష్ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్ మేధ్వ మఘవద్భ్య ఇతి మఘవద్భ్యనుష్మేధ్వో మేధ్వస్తనుష్వతనుష్ మేధ్వస్తోకాయ తోకాయ మేధ్వస్తనుష్వతనుష్ మేధ్వస్తోకాయ మేధ్వస్తోకాయ తోకాయ మేధ్వో మేధ్వస్తోకాయ తనయాయ తనయాయ తోకాయ మేధ్వో మేధ్వస్తోకాయ తనయాయ తోకాయ తనయాయ తనయాయ తోకాయ తోకాయ తనయాయ మృడయ మృడయ తనయాయ తోకాయ తోకాయ తనయాయ మృడయ తనయాయ మృడయ మృడయ తనయాయ తనయాయ మృడయ మృడయేతి మృడయ మేఢుష్టమ శివ తమ శివ తమ మేఢుష్టమ మేఢుష్టమ శివ తమ శివ శివ శివ తమ మేఢుష్టమ మేఢుష్టమ శివ తమ శివ మేఢుష్టమేతి మేఢు తమ శివ తమ శివ శివ శివ తమ శివ తమ శివో నో శివ శివ తమ శివ తమ శివో నః శివ తమేతి శివ తమ శివో నో శివ శివో నః సుమనా సుమనా సుమనా నో సుమనా భవ భవ సుమనా నో సుమనా భవ సుమనా భవ భవ సుమనా సుమనా భవ సుమనా ఇతి సుమనా భవేతి భవ పరమే వృక్షే వృక్షే పరమే పరమే వృక్ష ఆయుధమాయుధం వృక్షే పరమే పరమే వృక్ష ఆయుధం వృక్ష ఆయుధమాయుధం వృక్షే వృక్ష ఆయుధం నిధాయ నిధాయాయుధం వృక్షే వృక్ష ఆయుధం నిధాయ ఆయుధం నిధాయ నిధాయాయుధమాయుధం నిధాయ కృత్యం కృత్యం నిధాయాయుధమాయుధం నిధాయ కృత్యం కృత్యం కృత్యం నిధాయ నిధాయ కృత్యం వసాన వసాన కృత్యం నిధాయ నిధాయ కృత్యం వసాన నిధాయేతి నిధాయ కృత్యం వసాన వసాన కృత్యం కృత్యం వసాన ఆవసాన కృత్యం కృత్యం వసాన ఆవసాన వసాన ఆచర చరావసాన వసాన ఆచర ఆచర చరాచర పినాకం పినాకం చరాచర పినాకం చర పినాకం పినాకం చర చర పినాకం బిభ్రత్ బిభ్రత్ పినాకం చర చర పినాకం బిభ్రత్ పినాకం బిభ్రత్ బిభ్రత్ పినాకం పినాకం బిభ్రదా బిభ్రత్ పినాకం పినాకం బిభ్రదా బిభ్రత్ బిభ్రదాక హి గచ్చా బిభ్రత్ బిభ్రదాక హి విలోహిత విలోహిత వికిరిత వికిరిత విలోహిత నమో నమో విలోహిత వికిరిత వికిరిత విలోహిత నమః విలోహిత నమో నమో విలోహిత విలోహిత నమస్తే దే నమో విలోహిత విలోహిత నమస్తే లోహితే దేవి లోహిత నమస్తే దే నమో నమస్తే అస్వస్తు దే నమో నమస్తే అస్సు అస్వస్తు దే అస్సు భగవో భగవో అస్సు దే అస్సు భగవ భగవో భగవో అస్వస్తు భగవ భగవ ఇది భగవస్తే సహస్రకం సహస్రం దేయాస్తే సహస్రం హే సహస్రకం సహస్రం దేతే సహస్రకం హేతయో హేతయ సహస్రం దేతే సహస్రకం హేతయ సహస్రకం హేతయో హేతయ సహస్రకం సహస్రకం హేతయోన్యమన్యకం హేతయ సహస్రకం సహస్రకం హేతయోన్యం హేతయోన్యమన్యకం హేతయో హేతయోన్యమస్మదస్మదన్యకం హేతయో హేతయోన్యమస్మద అన్యమస్మదస్మదన్యమన్యమస్మన్నిన్యస్మదన్యమన్యమస్మన్నిస్మన్నిన్యస్మదస్మన్నివ పంతవ పంతున్యస్మదస్మన్నివ పంతు నివ పంత పంతుని నివ పంతుతస్తావ పంతుని నివ పంతుతస్తావ పంతవ పంతుతాహస్రాణి సహస్రధా సహస్రధా సహస్రాణి సహస్రాణి సహస్రధా బాహువోర్బాహువో సహస్రధాహస్రాణి సహస్రాణి సహస్రధా బాహువో బాహువోర్బాహువో సహస్రధా సహస్రధా బాహువోస్తవ తవ బాహువో సహస్రధా సహస్రధా బాహువోస్తవ సహస్రధేపి సహస్రాహువోస్తవ తవ బాహువోర్బాహువోస్తవ హేతయో హేతయస్తవ బాహువోర్బాహువోస్తవ హేతయ హేతయో హేతయస్తవ తవ హేతయ హేతయ ఇది హేతయ తామీశాన ఈశానస్తాసాం తాసామీశానో భగవో భగవ ఈశానస్తాసాం తాసామీశానో భగవ ఈశానో భగవో భగవ ఈశాన ఈశానో భగవ పరాచీనా పరాచీనా భగవ ఈశాన ఈశానో భగవ పరాచీనా పరాచీనా పరాచీనా భగవో భగవ పరాచీనా ముఖా ముఖా పరాచీనా భగవో భగవ పరాచీనా ముఖా ఇది భగవచీనా ముఖా ముఖా పరాచీనా పరాచీనా ముఖా గ్రధి గ్రధి ముఖా పరాచీనా పరాచీనా ముఖా గ్రధి గ్రధి గ్రధి ముఖా ముఖా గ్రధి గ్రధే గ్రధే సహస్రాణి సహస్రాణి సహస్రశో ఏ సహస్రశస్త్రాణి సహస్రాణి సహస్రశో సహస్రశోయే సహస్రశస్త్రశోయే రుద్రా రుద్రాలే సహస్రశస్త్రశోయే రుద్రా సహస్రశ ఇది సహస్రాక్షః రుద్రా రుద్రాజే జయ రుద్రా అధ్యధి రుద్రాజే జయ రుద్రా అధి రుద్రా అధ్యధి రుద్రా రుద్రా అధి భూమ్యాం భూమ్యామధి రుద్రా రుద్రా అధి భూమ్యాం భూమ్యామధ్యధి భూమ్యా భూమ్యామితి భూమ్యా సాగు సహస్రయోజనే సహస్రయోజనే తేషాం తేషాగు సహస్రయోజనే వామ సహస్రయోజనే తేషాం తేషాగు సహస్రయోజనే సహస్రయోజనే వామ సహస్రయోజనే సహస్రయోజనే వధన్వా నిధన్వాన్యవ సహస్రయోజనే సహస్రయోజనే వధన్వాని సహస్రయోజన ఇది సహస్రయోజనే నిధన్వాన్యవ వధన్వా నిధన్మతి తన్మతి ధన్వాన్యవ వధన్వా నిధన్మతి ధన్వాని తన్మతి తన్మతి ధన్వా నిధన్వాని తన్మసి అస్మిన్ మహతి మహత్యస్మిన్నస్మిన్ మహత్యర్ణవే నవే మహత్యస్మిన్నస్మిన్ మహత్యర్ణవే మహతి మహత్యర్ణవేంతరిక్షేంతరిక్షేర్ణవే మహతి మహత్యర్ణవేంతరిక్షేంతరిక్షేర్ణవేంతరిక్షే భవా భవా అంతరిక్షేర్ణవేంతరిక్షే భవాక్షే భవా భవా అంతరిక్షేంతరిక్షే భవా అధ్యధి భవా అంతరిక్షేంతరిక్షే భవా అధి భవా అధ్యధి భవా భవా అధి అధీత్యధి నీలగ్రీవా శ్రీగంధా శ్రీగంధా నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంధా శర్వా శర్వా శ్రీగంధా నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంధా శర్వా నీలగ్రీవా ఇది నీలగ్రీవా శ్రీగంధా శర్వా శర్వా శ్రీగంధా శ్రీగంధా శర్వా అధోధ శర్వా శ్రీగంధా శ్రీగంధా శర్వా అధః శ్రీగంధ ఇది శితి గంధ శర్వా అధోధ శర్వా శర్వా అధః క్షమాచరా క్షమాచరా అధ శర్వా శర్వా అధః క్షమాచరా క్షమాచరా క్షమాచరా అధోధ క్షమాచరా క్షమాచరా ఇది క్షమాచరా నీలగ్రీవా శ్రీగంధ శ్రీగంధ నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంఠ దివం దివకం శ్రీగంఠ నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంఠాదివం నీలగ్రీవా ఇది నీలగ్రీవా శ్రీకంఠాదివం దివకం శ్రీకంఠ శ్రీకంఠాదివకం రుద్రా రుద్రాదివకం శ్రుతికంఠాదిపకం రుద్రా ఉపశ్రుత ఉపశ్రుతా రుద్రాదిపందిపకం రుద్రా ఉపశ్రుత రుద్రా ఉపశ్రుత ఉపశ్రుత రుద్రా రుద్రా ఉపశ్రుత వృక్షేషు తస్మిందరాస్తస్మిందరా వృక్షేషు జయ వృక్షేషు తస్మిందరాస్తస్మిందరా నీలగ్రీవా నీలగ్రీవా నీలగ్రీవా స్వస్మిందరా నీలగ్రీవా విలోహిత విలోహిత నీలగ్రీవా స్వస్మిందరాస్తస్మిందరా నీలగ్రీవా విలోహిత నీలగ్రీవా విలోహిత విలోహిత నీలగ్రీవా నీలగ్రీవా విలోహిత నీలగ్రీవా ఇది నీలా గ్రీవా లోహిత ఇది లోహిత భూతానాం భూతానాం జయ జయ భూతానామధిపతయోధిపతయో భూతానాం జయ జయ భూతానామధిపతయః భూతానామధిపతయోధిపతయో భూతానాం భూతానామధిపతయో విశిఖాసో విశిఖాసోధిపతయో భూతానాం భూతానామధిపతయో విశిఖాసః అధిపతయో విశిఖాసో విశిఖాసోధిపతయోధిపతయో విశిఖాసః కపర్దినః కపర్దినో విశిఖాసోధిపతయోధిపతయో విశిఖాసః కపర్దినః అధిపతయ ఇత్యధి పతయః కపర్దిన ఇది కపర్దిన అన్నేషు ఏ అన్నేషు వివిధ్యంతి వివిధ్యన్యన్నేషు ఏ అన్నేషు వివిధ్యంతి అన్నేషు వివిధ్యంతి వివిధ్యంతి అన్నేష్వన్నేషు వివిధ్యంతి పాత్రేషు పాత్రేషు వివిధ్యంతి అన్నేష్వన్నేషు వివిధ్యంతి పాత్రేషు వివిధ్యంతి పాత్రేషు పాత్రేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు పిపతః పిపతః పాత్రేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు పిపతః పాత్రేషు పాత్రేషు పిపతో జనాంజనాన్ పిపతః పాత్రేషు పాత్రేషు పిపతో జనాన్ పిపతో జనాంజనాన్ పిపతః పిపతో జనాను జనాన్ పథాం పథాం యే పథాం పథిరక్షయ పథిరక్షయ పథాం యే పథాం పథిరక్షయ పథిరక్షయ పథిరక్షయ పథాం పథాం పథిరక్షయ ఐలవృదా పథిరక్షయ పథాం పథాం పథిరక్షయ పథిరక్షయ ఐలవృదా ఐలవృదా పథిరక్షయ పథిరక్షయ ఐలవృదా యవ్యుధో యవ్యుధ ఐలవృదా పథిరక్షయ పథిరక్షయ ఐలవృదా యవ్యుధ ఐలవృదా యవ్యుధో యవ్యుధ ఐలవృదా ఐలవృదా యవ్యుధ తీర్థాని తీర్థాని జయ జయ తీర్థాని ప్రజరంది ప్రజరంది తీర్థాని జయ జయ తీర్థాని ప్రజరంది తీర్థాని ప్రజరంది ప్రజరంది తీర్థాని తీర్థాని ప్రజరంది సృగావంత సృగావంత ప్రజరంది తీర్థాని తీర్థాని ప్రజరంది సృగావంత ప్రజరంది సృగావంత సృగావంత ప్రజరంది ప్రజరంది సృగావంతో నిషంగిణో నిషంగిణ సృగావంత ప్రజరంది ప్రజరంది సృగావంతో నిషంగిణ ప్రచరంది ప్రచరంది సృగావంతో నిషంగిణో నిషంగిణ సృగావంత సృగావంతో నిషంగిణ సృగావంత ఇది సృగావంత నిషంగిణ ఇది నీ సంగిణ ఏతావంత ఏతావంతో యేయ ఏతావంతశ్చ చైతావంతో యేయ ఏతావంతశ్చ ఏతావంతశ్చ చైతావంత ఏతావంతశ్చ భూయాగం స భూయాగం దశ్చైతావంత ఏతావంతశ్చ భూయాగం స భూయాగం స భూయాగం సశ్చ భూయాగం సశ్చ భూయాగం సశ్చ భూయాగం సశ్చ భూయాగం సశ్చ భూయాగం స భూయాగం సశ్చ దిశో దిశశ్చ భూయాగం స భూయాగం సశ్చ దిశ దిశో దిశశ్చ దిశో రుద్రా రుద్రా దిశశ్చ దిశో రుద్రా రుద్రా దిశో దిశో రుద్రా విదస్థిరే విదస్థిరే రుద్రా దిశో దిశో రుద్రా విదస్థిరే విదస్థిరే విదస్థిరే రుద్రా రుద్రా విదస్థిరే విదస్థిర ఇది విదస్థిరే దేశాగో సహస్రయోజనే సహస్రయోజనే దేశాన్ దేశాగో సహస్రయోజనే భావ సహస్రయోజనే దేశాన్ దేశాగో సహస్రయోజనే సహస్రయోజనే భావ సహస్రయోజనే సహస్రయోజనే ధన్వాని ధన్వాన్యవ సహస్రయోజనే సహస్రయోజనే చతుర్థకాండే పంచమ ప్రశ్నస్య ధనపాఠః సమాప్తః.